221 సకారాఖ్య సం భా సకారాఖ్య సకారేత్త శ్రీ విద్యానామికా ఆఖ్యావాచక శబ్ద యస్యాః సా తథా ఓం సకారాఖ్యయే నమః ఆం వి సకారయుక్తమైన శ్రీ విద్యయను నామమువానక శబ్దము గలదిగాన దేవి సకారాఖ్యాయని స్తుతింపబడును. ఈ సబీజము పంచదశి మహామంత్రములోని తృతీయ కూట ప్రథమ వర్ణమని తెలియనగును